255 కామేశ్వర గుహేశ్వరి సం భా కామేశ్వర గుహేశ్వరి గృహిత ఇతి గ్రహః సర్వజ్ఞానం తస్య ఈశ్వరీ విషయాధిష్టానభూతల్వేన నియామికేత్యర్థః అథనా గృహిణీ గృహముచ్యతే ఇతి న్యాయత్ కామేశ్వరః గృహేశ్వరః స్వస్యాః అధిపతయః అస్యా అస్తితి సా తథా ఓం కామేశ్వర గృహేశ్వర్యే నమః ఆం వి గ్రహింపబడుచున్నదిగాన గ్రహము గ్రహమనగా సర్వజ్ఞానము పరమేశ్వరి విషయములకు అధిష్టానభూతురాలే సమస్త జ్ఞానమును నియమించునదని యర్థము. అథవా గృహిణీ గృహముచ్యతే గృహిణి గృహమని చెప్పబడు నను వచనముననుసరించి కామేశ్వరుడు గృహపతిగా అనగా తనకు అధిపతిగా గలదగుటం జేసి సామేశ్వరి కామేశ్వర గృహేశ్వరి యని సంకీర్తితయ్యగుచున్నది. లలితా త్రిసతి భాష్యం శ్లో కామేశ్వరాహ్లాదకరీ కామేశ్వర మహేశ్వరి కామేశ్వరి కామకోటి నిలయ కాంక్షితార్థదా